ദീപാങ്കുരം മാത നമോസ്തു തേ. ധനലക്ഷ്മീ ക്ഷീരസമുദ്രരാജതനയീ ദാസീഭൂത ദേവവനിത ലോകൈകദീപാങ്കുരം മാത നമോസ്തു തേ. ധനലക്ഷ്മീ ക്ഷീരസമുദ്രരാജതനയീ ദാസീഭൂത ദേവവനിത ലോകൈകദീപാങ്കുരം മാത നമോസ്തു തേ. ലക്ഷ്മീ ക്ഷീരസമുദ്രരാജതനയീ ദാസീഭൂത ദേവവനിത ലോകൈകദീപാങ്കുരം മാത നമോ. ധനലക്ഷ്മീ ക്ഷീരസമുദ്രരാജതനയീ ദാസീഭൂത ദേവവനിത ലോകൈകദീപാങ്കുരം മാത നമോസ്തു തേ. ധനലക്ഷ്മീ ക്ഷീരസമുദ്രരാജതനയീ ദാസീഭൂത ദേവവനിത ലോകൈകദീപാങ്കുരം മാത നമോസ്തു തേ. ധനലക്ഷ്മീ ക്ഷീരസമുദ്രരാജതനയീ ദാസീഭൂത ദേവവനിത ലോകൈകദീപാങ്കുരം മാത നമോസ്തു തേ. ധനലക്ഷ്മീ ക്ഷീരസമുദ്രരാജതനയീ ദാസീഭൂത ദേവവനിത ലോകൈകദീപാങ്കുരം മാത നമോസ്തു തേ. ലക്ഷ്മീ ക്ഷീരസമുദ്രരാജതനയീ ദാസീഭൂത ദേവവനിത ലോകൈകദീപാങ്കുരം മാത നമോ.

ದೇವವನಿತಾ ಲೋಕೈಕದೀಪಾಂಕುರಂ ಮಾತಾ ನಮೋಸ್ತುತೇ. ಧನಲಕ್ಷ್ಮೀ ಕ್ಷೀರಸಮುದ್ರರಾಜತನಯೀ ದಾಸೀಭೂತ ದೇವವನಿತಾ ಲೋಕೈಕದೀಪಾಂಕುರಂ ಮಾತಾ ನಮೋಸ್ತು ತೇ. ಧನಲಕ್ಷ್ಮೀ ಕ್ಷೀರಸಮುದ್ರರಾಜತನಯೀ ದಾಸೀಭೂತ ದೇವವನಿತಾ ಲೋಕೈಕದೀಪಾಂಕುರಂ ಮಾತಾ ನಮೋಸ್ತು ತೇ. ಧನಲಕ್ಷ್ಮೀ ಕ್ಷೀರಸಮುದ್ರರಾಜತನಯೀ ದಾಸೀಭೂತ ದೇವವನಿತಾ ಲೋಕೈಕದೀಪಾಂಕುರಂ ಮಾತಾ ನಮೋಸ್ತು ತೇ. ಲಕ್ಷ್ಮೀ ಕ್ಷೀರಸಮುದ್ರರಾಜತನಯೀ ದಾಸೀಭೂತ ದೇವವನಿತಾ ಲೋಕೈಕದೀಪಾಂಕುರಂ ಮಾತಾ ನಮೋ ಸ್ತುತೇ. ಧನಲಕ್ಷ್ಮೀ ಕ್ಷೀರಸಮುದ್ರರಾಜತನಯೀ ದಾಸೀಭೂತ ದೇವವನಿತಾ ಲೋಕೈಕದೀಪಾಂಕುರಂ ಮಾತಾ ನಮೋಸ್ತು ತೇ. ಧನಲಕ್ಷ್ಮೀ ಕ್ಷೀರಸಮುದ್ರರಾಜತನಯೀ ದಾಸೀಭೂತ ದೇವವನಿತಾ ಲೋಕೈಕದೀಪಾಂಕುರಂ ಮಾತಾ ನಮೋಸ್ತು ತೇ. ಧನಲಕ್ಷ್ಮೀ ಕ್ಷೀರಸಮುದ್ರರಾಜತನಯೀ ದಾಸೀಭೂತ ದೇವವನಿತಾ ಲೋಕೈಕದೀಪಾಂಕುರಂ ಮಾತಾ ನಮೋಸ್ತು ತೇ. ಧನಲಕ್ಷ್ಮೀ ಕ್ಷೀರಸಮುದ್ರರಾಜತನಯೀ ದಾಸೀಭೂತ ದೇವವನಿತಾ ಲೋಕೈಕ ఏకదీపాంకురం మాత నమోస్తుతే. ధనలక్ష్మీ క్షీరసముద్రరాజతనయీ దాసీభూత దేవవనితా లోకైకదీపాంకురం మాత నమోస్తుతే. ధనలక్ష్మీ క్షీరసముద్రరాజతనయీ దాసీభూత దేవవనితా లోకైకదీపాంకురం మాత నమోస్తుతే. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయీ దాసీభూత దేవవనితా లోకైకదీపాంకురం మాత నమో స్తుతే. ధనలక్ష్మీ క్షీరసముద్రరాజతనయీ దాసీభూత దేవవనితా లోకైకదీపాంకురం మాత నమోస్తుతే. ధనలక్ష్మీ క్షీరసముద్రరాజతనయీ దాసీభూత దేవవనితా లోకైకదీపాంకురం మాత నమోస్తుతే. ధనలక్ష్మీ క్షీరసముద్రరాజతనయీ దాసీభూత దేవవనితా లోకైకదీపాంకురం మాత నమోస్తుతే. ధనలక్ష్మీ క్షీరసముద్రరాజతనయీ దాసీభూత దేవవనితా లోకైకదీపాంకురం మాత నమోస్తుతే. ధనలక్ష్మీ క్షీరసముద్రరాజతనయీ దాసీభూత దేవవనితా లోకైకదీపాంకురం మాత నమో

దేవవనితా లోకైకదీపాంకురం మాతా నమోస్తుతే. ధనలక్ష్మీ క్షీరసముద్రరాజతనయీ దాసీభూత దేవవనితా లోకైకదీపాంకురం మాతా నమోస్తుతే. ధనలక్ష్మీ క్షీరసముద్రరాజతనయీ దాసీభూత దేవవనితా లోకైకదీపాంకురం మాతా నమోస్తుతే. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయీ దాసీభూత దేవవనితా లోకైకదీపాంకురం మాతా నమో. ధనలక్ష్మీ క్షీరసముద్రరాజతనయీ దాసీభూత దేవవనితా లోకైకదీపాంకురం మాతా నమోస్తుతే. ధనలక్ష్మీ క్షీరసముద్రరాజతనయీ దాసీభూత దేవవనితా లోకైకదీపాంకురం మాతా నమోస్తుతే. ధనలక్ష్మీ క్షీరసముద్రరాజతనయీ దాసీభూత దేవవనితా లోకైకదీపాంకురం మాతా నమోస్తుతే. ధనలక్ష్మీ క్షీరసముద్రరాజతనయీ దాసీభూత దేవవనితా లోకైకదీపాంకురం మాతా నమోస్తుతే. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయీ దాసీభూత దేవవనితా లోకైకదీపాంకురం.

ദീപാംകുരം മാതാ നമോസ്തു തേ. ധനലക്ഷ്മീ ക്ഷീരസമുദ്രരാജതനൈ ദാസീഭൂത ദേവവനിത ലോകൈകദീപാംകുരം മാതാ നമോസ്തു തേ. ധനലക്ഷ്മീ ക്ഷീരസമുദ്രരാജതനൈ ദാസീഭൂത ദേവവനിത ലോകൈകദീപാംകുരം മാതാ നമോസ്തു തേ. ലക്ഷ്മീ ക്ഷീരസമുദ്രരാജതനൈ ദാസീഭൂത ദേവവനിത ലോകൈകദീപാംകുരം മാതാ നമോ. ധനലക്ഷ്മീ ക്ഷീരസമുദ്രരാജതനൈ ദാസീഭൂത ദേവവനിത ലോകൈകദീപാംകുരം മാതാ നമോസ്തു തേ. ധനലക്ഷ്മീ ക്ഷീരസമുദ്രരാജതനൈ ദാസീഭൂത ദേവവനിത ലോകൈകദീപാംകുരം മാതാ നമോസ്തു തേ. ധനലക്ഷ്മീ ക്ഷീരസമുദ്രരാജതനൈ ദാസീഭൂത ദേവവനിത ലോകൈകദീപാംകുരം മാതാ നമോസ്തു തേ. ധനലക്ഷ്മീ ക്ഷീരസമുദ്രരാജതനൈ ദാസീഭൂത ദേവവനിത ലോകൈകദീപാംകുരം മാതാ നമോസ്തു തേ. ലക്ഷ്മീ ക്ഷീരസമുദ്രരാജതനൈ ദാസീഭൂത ദേവവനിത ലോകൈകദീപാംകുരം മാതാ നമോ.

ಏಕದೀಪಾಂಕುರಂ ಮಾತಾ ನಮೋಸ್ತುತೇ.